జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ, కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశోమయధ్వం. పరమ భాగవతులారా, సీతమ్మ తల్లి రామచంద్రస్వామిని కౌగిలించుకున్న విషయాన్ని 3 రోజులు వ్యాఖ్యానంతో వివరంగా తెలుసుకున్నాం. ఇక రామాయణం ఒక అద్భుతమైనటువంటి ధ్వనికావ్యం. ఇది మామూలుగా చరిత్రగానే ఉంటుంది. దీనిని ఇంకా వాల్మీకి రచనలో విశేషమైన అర్థాలను చూసేటటువంటి వారికి ఇది ఒక ధ్వనికావ్యం చాలా విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ద్వయమంత్ర అర్థ ప్రతిపాదితము అంటారు రామాయణం. ఇది వైష్ణవంలో, అలాగే నారాయణ అష్టాక్షరి మహామంత్రము యొక్క వివరణ మహాభారతము అంటారు. ఇక ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ ద్వాదశాక్షరి వివరణ శ్రీ మహాభాగవతం. అందుకే ఈ 3 గ్రంథాలు కూడా భారతీయులకు ఉత్తమ గ్రంథాలుగా పరిగణింపబడి అనాది నుంచి చెప్పుకుంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఆధ్యాత్మిక విషయములు, చరిత్రలు అంటే ఇవే. ఇవి తప్ప ఇతరమైనవన్నీ కూడా చాలా చిన్నగా కొంచెం కొంచెం ఏవేవో తక్కువగా ఉంటాయి తప్ప ఇంత ప్రధానంగా ఉండవు. ఇక ఉపనిషత్తులో ఇంకా అట్లాంటివి ఆత్మవిద్య, యోగము అలాంటివన్నీ కూడా అవి వీటి యందు ఉంటాయి. భారతంలో భగవద్గీత ఉంది, అలాగే రామాయణంలో శరణాగతి తత్వం ఉన్నది. భాగవతం అడుగడుగున వేదాంతమే, కథలతో కలిసిన వేదాంతం. అందుకే వీటిల్లో చేరిపోయి ఎవరైనా వారు పూజించే దేవతలు ఎవరైనా సరే ఈ కథలు చెప్పుకునే కాలం గడుపుకోవాలి. ఇవి ప్రధానంగా విష్ణు పారమ్యము కలిగినవి అనేది అందరికీ తెలిసిందే. ఇక తర్వాత వారి ఇష్టానికి ఏదో మలుసుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉంటే దానిని ఇష్టపడిన వారు కూడా దానికి అంగీకరించిపోతూ ఉంటారు. అసలు మరికొంతమంది ఈ విష్ణు భక్తులలో కొందరు చేసేటటువంటి ఆ పనులు చూసి ఇది కులంతో గొప్పని, ఇంకా మీరు మాతో సమానం కాదని ఇలా అనేటటువంటివి అనవసరంగా తెచ్చిపెట్టుకున్నటువంటివి ఇవన్నీ. వాటిని చూసి వీటికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. అదంతా వారి కర్మానుసారంగా దానికి దూరానికి వెళ్ళటము, దాని దగ్గర చేరటము, దానిలో రకరకాల భావములు పంచుకోవటము, వారి కర్మానుసారం. దానికి ఎవరు ఏం చేయలేరు. ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము గోవిందరాజీయమని చెప్పుకున్నాం. ఆయన చెబుతూ ఉన్నారు ఇక్కడ, ఏవం శరణాగతి మంత్ర వివరణ రూపే శ్రీరామాయణే ఇయతా గ్రంథ సందర్భేణ ఉత్తరఖండార్థో వివృత. ఆ ద్వయమంత్రంలో ఉన్నటువంటి ఉత్తరఖండము అంటే 2 వాక్యములుగా, మొదటిది 1 వాక్యముగా, 2వది 2వ వాక్యంగా, మొదటిదాన్ని పూర్వఖండము అని, 2వదాన్ని ఉత్తరఖండము అని కూడా అంటూ ఉంటారు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇది అంటే నా లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుడికి నేను శరణాగతి చేస్తూ ఉన్నాను అని దీని అర్థం, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. అలాగే ఇక్కడ కూడా సీతమ్మ లక్ష్మీస్వరూపిణి, విష్ణుస్వరూపుడు రాముడు కనుక సీతమ్మతో కూడినటువంటి రాముడు. ఇప్పుడు సీతమ్మ పూర్తిగా రామచంద్రస్వామిని ఆక్రమించేసింది కౌగిలించుకోవటంలో. ఆమె కదా మరి, కౌగిలించుకున్నప్పుడు ఆమె ముందు పైన కనపడేది. అందుకనే ఆయన ఆ పరిశస్వజ అన్న పదానికి పశ్చాత్తు పురస్తాత్తు పార్శ్వతశ్చ అన్నారు ఈయన. మరి సామాన్యంగా ఇలాంటి ఆలోచన అసలు ఎవరైనా ఆలోచిస్తారా, ఊహిస్తారా? ప్రక్కలను కౌగిలించుకున్నదామే, ముందు కౌగిలించుకున్నది, వెనుక కౌగిలించుకున్నది అంటూ ఉన్నారు. అంటే మొత్తమంతా కూడా ఆమె పైన కనిపిస్తూ ఉన్నది. ఆ పైన కనిపించడం అంటే ఆమె స్వరూపం ఏమిటి? దయ. సీతమ్మ దయాస్వరూపిణి. ఆమెను దయగానే వైష్ణవంలో చాలా అద్భుతంగా ప్రతిపాదిస్తారు. దయ అనేది ఒక గుణము. మామూలుగా అందరికీ ఉంటుంది దయ, జాలి, కరుణ ఈ పేర్లతో పిలుస్తాం వాటిని. కానీ పరమాత్మ దయ అది చాలా గొప్పది. ఆ దయా గుణమును, ఒక్క గుణాన్ని తెలియచేస్తూ 108 శ్లోకాలు రాశారు వేదాంత దేశకులు దయాశతకము అనే పేరుతో. కవులు మామూలుగా ఏదో కవితా వస్తువుకి పనికిరాందంటూ ఏదీ లేదు అని అంటారు. రమ్యం జుగుప్సితం ఉదారం అధాపి నీచం అంటూ పూర్వకవులే చెప్పారు. మనోహరమైనదని కానీ, జుగుప్సితం ఏవగింపు బీభత్సం కలిగేది కానీ, నీచమైనది కానీ కవి దృష్టిలో ఏది ఉండదయ్యా, అది కూడా ఒక వస్తువుగానే పరిణమించి రచనకు ఉపకరిస్తుంది అని చెబుతారు. మరి అపూర్వం పాపం అవన్నీ తెలియనటువంటి వాళ్ళు, అతి సామాన్యమైనటువంటి చదువు లేదో ఉన్నవాళ్ళు, శ్రీశ్రీ చెప్పాడు కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనార్హం అని చెప్పుకుంటారు. నిజమే. ఇప్పుడు అది కూడా తేలిగ్గా తెలిసే మాటల్లో చెప్పాడు ఆయన. మరి కుక్క పిల్ల మీద కవిత్వం చెప్పవచ్చు, సబ్బు బిళ్ళ మీద కవిత్వం చెప్పవచ్చు, అగ్గిపుల్ల మీద కవిత్వం చెప్పవచ్చు. మరి ఎవరన్నా చెప్పారేమో నాకైతే తెలియదు. కానీ ఇలా పూర్వంలో మరి వాళ్ళు 1000 పైన, 5-6 వందల సంవత్సరాలకు పైన ఒక్క గుణం మీద 108 శ్లోకాలు. అలాగే ఒక పాదుకలు, రంగనాథ స్వామి ధరించే పాదుకలు 2, వీటి గొప్పదనాన్ని వర్ణిస్తూ 1000 చెప్పాడు ఆయన. పాదుక సహస్రము. అలా ఆయన మరి శతాధికంగా 100 రాశారు గ్రంథాలు, అలా వర్ణించిన వాళ్ళు ఉన్నారు. కనుక దీనిలో ఆ దయ, సీతమ్మ అంటే దయ, ఆమె ఆశ్రయించేటప్పుడు ఉంటుంది. అంటే మనము నమస్కరించేది ఆశ్రయించటం అని అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో అని కాదు, మన హృదయ కమలంలో వేంచేసి ఉంటారు. దానిని తెలుసుకోగలిగితే హృదయంలోనే వారిని ఆశ్రయించవచ్చు. ఇది తెలియనప్పుడు ఆ బయట కొన్ని విగ్రహాల రూపంలో ఈ రోజున మనము ఆశ్రయిస్తూ ఉంటాం. మరి అంతర్యామి అతి సులభం కాదు కదా అని. మరి ఆ పరమాత్మ ఎక్కడో పాలసముద్రంలో ఉంటాడంటే అక్కడికి ఎలాగో వెళ్ళలేం కదా, అది ఎక్కడుందో కూడా తెలియదు, వ్యూహము అంటారు. మరి అవతారాలు అని అంటే రామకృష్ణాది అవతారాలు వచ్చి 1000 అయిపోయినాయి, కథలు చెప్పుకుంటామే తప్ప వారి రూపాలు ఎలా ఉంటవి అనేది మనకేం తెలియదు కదా. ఏదో ఇలా ఉంటవేమో అనుకొని కొన్నింటికి ఆకారములు ఇచ్చి పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే పరంధామము, వాడు పరంధాముడు ఎక్కడో శ్రీ వైకుంఠలోకము, పరమపదము పరమ వ్యోమము అంటూ అక్కడ ఉన్నాయని అసలు మనకే కాదు, విధి శివ సనకాదిభి, బ్రహ్మ శివుడు సనక సనందనాదులు కూడా ఈ దృశ్యం ఎలా ఉంటుంది ఆస్థానం అనేది తెలుసుకోలేరట. అది ఎలా ఉంటుందనేది తెలుసుకోలేరు. అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసుకోలేరు అన్నారు, వాళ్ళు కూడా తెలుసుకోలేరు అంటున్నారు. అంత గొప్ప స్థానం ఆ పరమ పదము, అది ఎలాగూ మనకి అసాధ్యం. కనుక వారిని ఎక్కడ సేవించుకున్న సీతారాములు, లక్ష్మీ నారాయణులు, మరి రుక్మిణి కృష్ణులు, లేదా కృష్ణస్వామి దగ్గర ఇక రాధాకృష్ణులు, నీలాకృష్ణులు, ఇంకా చాలా, లేదా ఆయన ఒంటరిగా కూడా, ఆయనకి అదొక ప్రత్యేకత, ఆయన్ని ఒక్కడినే సేవించవచ్చు, పూజించను వచ్చు, మిగిలిన వారిని మాత్రం కుదరదలా. రాముడిని కూడా శ్రీరాముడే, శ్రీ అనేటటువంటి సీతమ్మ అలా ఉండాల్సిందే. మరి నరసింహుడు అని అంటే ఇంకా వేరే చెప్పాలా, భయంకరంగా ఉంటాడు ఆ మహాత్ముడు. కనుక లక్ష్మీ నారసింహ అంటేనే ఆయన దగ్గర చేరగలం. ఇంకా మిగిలిన వాళ్ళు మరి మనకు అంతగా ఆ మత్స్యకూర్మాదులేమి మనకి గుడులు ఎక్కడో ఉంటే చాలా తక్కువగా ఉంటాయి, అక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అలాగే ఇంకెక్కడ చూసినా తిరుమలలో కొండ మీద ఉన్నా కూడా ద్విభుజ వ్యూహలక్ష్మి అంటారు ఆ లక్ష్మీదేవి ఉంటుంది ఆయన భుజములో. అలాగే పద్మావతి అమ్మవారు ఉంటుంది, అనేక పేర్లతో ఉంటారు. అలా సేవిస్తూ ఉంటాం, వారిని దర్శిస్తూ ఉంటాం. మనము ధ్యానించేటప్పుడు, పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసి ఉండాలి. కనుక అదే ద్వయమంత్రము అంటారు, ఇద్దరు కలిసి ఉన్నటువంటిది అని అర్థం. అలాగే రెండు వాక్యములుగా ఉన్నది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడి వరకు ఉత్తరఖండము అంటే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి దాని అర్థాన్ని వివరించబడింది అంటూ ఉన్నారు. అనుష్ఠానదశాయాం హి ప్రథమఖండార్థస్య ప్రాథమ్యం, ఉత్పత్తి దశాయాంతు ఉత్తరఖండార్థస్య. అనుష్ఠాన దశలో ప్రథమఖండము అంటే చరణౌ శరణం ప్రపజ్యే, మనము చేయవలసిన పని అది, శరణ్ పొందాలి. రెండు చరణములను, రెండు పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాము అని. పాదాలను ఆశ్రయించామంటే అర్థం ఆయన దివ్యమంగళ విగ్రహం కలవాడనే. ఒట్టి రెండు కాళ్ళే ఉంటాయా, మొత్తం శరీరం అంతా ఉంటుంది. కానీ ఎంత శరీరం ఉన్నా నమస్కరించేది కానీ పూజ చేసేది కానీ పాదాల దగ్గరే. కనుక మొదటిది మనం చేయవలసినటువంటిది, మొదటి వాక్యము అది అనుష్ఠాన దశ అంటారు దాన్ని. ఇక ఫలదశ ఉత్తరఖండము. ఇక ఫలము అంటే ఇప్పుడు ఫలము కలగబోతూ ఉంది. ఏమి ఫలం కలగబోతూ ఉంది? అందరికీ కూడా ఇప్పుడు మహర్షులకు ఒక ఫలం కలిగింది, శరణాగతి వారు చేసినందుకు ఫలం వాళ్ళకు వచ్చేసింది ఫలితం. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక ఆరంభమైంది ఏమిటి అని అంటే ఆ పులి ఉన్న పొదని కదిపినట్టు అయ్యిందన్నమాట. ఇప్పుడు రావణాసురుడు లంక, మరి అదంతా భయంకరం కదా, ఆ దుష్టులు దుర్మార్గులని నశింపచేసే ప్రక్రియ ఆరంభమవుతుంది ఇక్కడ. అందుకని ఫలదశ ఇప్పుడు మొదలు కాబోతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. కనుక దాని వివరణ కూడా ఇంకా చాలా ఇస్తున్నారు. ఈ మంత్రార్థము విషయం చాలా ఉంటుంది. మరి ఎందరో వినేటటువంటి వారికి అందరికీ కూడా ఇది అవగాహనలోకి రాకపోవచ్చు. కనుక ఇది ఇంత గొప్పది అని ముందు అలా చూపిస్తూ ఉన్నారు, అలా చెబుతూ ఉన్నాను. మరి బాలకాండలో పురుషకార యోగం చూపించబడింది అన్నారు. పురుషకార యోగం అని అంటే అమ్మ సీతమ్మ దగ్గరకు చేరింది, వివాహం అయింది రాముడికి బాలకాండలోనే, ఆమె ఉండాలి దగ్గర ఎప్పుడు కూడా రక్షణకై. ఇక రెండవ కాండము వచ్చేటప్పటికీ దాన్నే శ్రీమత్ అంటారు. శ్రీమన్ నారాయణను చోట శ్రీమత్, దాన్ని మతుప్పు అర్థము అని అంటే అది నిరంతరము నిత్య యోగము అంటారు దాన్ని. అంటే ఎల్లప్పుడూ కలిసే ఉండటం, లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది, దానినే నిత్య యోగం అంటారు, దాన్నే శ్రీమత్ అంటారు. నారాయణ రెండవ పదం ఉన్నది దీంట్లో. నారాయణుడు అని అంటే గుణములు, సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము, ఇలాంటి గుణములు ఇవి భగవంతుడి దగ్గర ఉండవు. వాత్సల్యము అనేది చాలా గొప్పది అని అంటే తప్పులు తెలియవు. వత్సల అంటే, వత్స అంటే దూడ, ఆవు దూడ. వత్సం లాతి, అది పుట్టినప్పుడు ఆవు దాన్ని నాకుతుంది, దాని నాలుక గరుకు నాలుక, అప్పుడు ఆ పైనున్న మురికి మలము అన్నీ పోతున్నాయి, దానికి నిర్లేచి నిలబడుతుంది. అది మురికని అనుకోకుండా నాకేస్తుంది. అది వాత్సల్యము అని అంటారు, అది గుణము, దానికి ఒక పేరు పెట్టారు. అలాగే పరమాత్మ కూడా మన దగ్గర తప్పులు ఎంచడు. ఆయన మనమంటే ఏ ఆ రోజు నాకు కనపడలేదా నీ కంటికి, నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అంటూ మనము దిప్పి పొడుస్తాం, తిడతాం. ఎవరైనా మనని అయ్యా కాస్త అప్పిమన్నా రక్షించమన్నా ఏదో ఇలా, ఇది మన స్వభావం. ఆయనకు అలా కాదు. ఆ దయ అనేటటువంటిది పైకి వస్తే ముందు కోపమే ఉంటుంది. అందుకే సీతమ్మ చేరింది పురుషకారంగా, ఆమె చేరిన తర్వాత బయటకు వచ్చాయి ఈ గుణాలే. కనుక సౌలభ్య సౌశీల్యాదులన్నీ అయోధ్యాకాండలో కనిపిస్తూ ఉన్నవి అంటూ ఉన్నారు. ఇక ఆరణ్యకాండే శూర్పణఖ ఆగమనాత్ చతుర్జర్ధభూత కింకర వృత్తి. మరి ఆ మహాతల్లి శూర్పణఖ వచ్చింది. సామాన్యం కాదండి శూర్పణఖ. ఈవిడ ద్వారా ఏమీ తెలిసింది మనకి అంటే చతుర్థి, అక్కడ చతుర్థి విభక్తి ఉంది నారాయణ అని. నారాయణ చరణౌ శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ, రెండవ ఖండంలో నారాయణాయ చతుర్థి విభక్తి ఉన్నది, రెండవ ఖండంలో ఉంటుంది. అందుకే ఇక నుంచి ఇక్కడ నుంచి రెండవ ఖండము ఇక్కడ వివరింపబడుతుంది అంటారు, ఉత్తర ఖండము అని అంటారు. అంటే పరిచర్య సేవ. ఇప్పుడు మనమందరం ఏదో చేయాలనుకుంటున్నాం కదా పరమాత్మకి, ఆ సేవ చేయాలి అనుకోవటమే. పరమాత్మకి సేవ చేయటానికయ్యే శూర్పణఖ. ఆయన ఏ రూపంలోనైనా సరే, ఆయన భర్తగా వరించైనా సేవ చేయాలనే కదా. తినాలని కాదుగా, ఇప్పుడు శూర్పణ రాక్షసిగా వచ్చి ఏదో మింగేయాలని వచ్చిందా, నరమాంస భక్షకులే అయినా ఆయనకి సేవ చేయాలనే భావమే కలిగింది. కనుక ఇక్కడ కింకర వృత్తి చెప్పబడుతూ ఉన్నది అన్నారు. అది కరవధ వృత్తాంతేన చరమ పదార్థభూత విరోధిని వృత్తి. ఇక ఈ కరవధ జరిగింది కనుక నా మహ అంటారు. అంటే అది విరోధిని వృత్తి అన్నమాట. మహ అంటే నాకు, నా అంటే కాదు. మామూలుగా నమస్కారం నమస్కారం అంటుంటాం మనము, అసలు దాని అర్థం ఏమిటండి అని అంటే నమస్కారం అంటే నమస్కారమేనండి, లేదు పని దండం అండి, వందనం అండి, దీనికి అనేక పేర్లు ఉన్నాయండి, పర్యాయ పదాలుగా వందలు. అంతేకాని దాని ఉత్పత్తి ఏమిటి అని అంటే చెప్పారు గొప్ప పెద్దలు చెప్పారు, మహ అంటే నాకు, నా అంటే కాదు, నమః నాకు కాదు. నాకు అనుకున్నావా అది విరోధి అవుతుంది. నీది కాదు అసలు ఈ మొత్తం అంతా ప్రపంచమంతా పరమాత్మది. కానీ ఇది భావానికి మనకి ప్రాక్టికల్గా రమ్మంటే రాదండి, ఎవరికి రాదు, ఎవరికాడు. అసలు మన శరీరం దగ్గర నుంచే కాదు, జీవుడు కూడా పరమాత్మకి చెందినవాడే. ఇప్పుడు మనము కొందరిని జీతం పెట్టుకుని కొందరికి జీతం ఇస్తూ పూర్వకాలంలో బానిసలుగా చేసి ఇవన్నీ నా వాళ్ళు అనిపించుకుని ఇలా చేశారు, ఏదో కొంచెం ఇచ్చే. అసలు మొత్తం మరి ఇచ్చినవాడు ఈ ప్రపంచం అంతా ఆయందే కదా, పరమాత్మది. ఇంకెవడది దీని ఏమన్నా ఒక గుప్పిడి మట్టి తేగలడా దీనికి మించి? మనకు ఇప్పుడు ఉన్నదానికి ఒక గుక్కిడి నీరు తేగలడా బయట నుంచి? ఈ ఉన్నదాన్ని అటు మార్చి ఇటు మార్చి ఇటు మార్చి అటు మార్చి అరణ్యాలు పడగొట్టి ఊళ్ళు కట్టి ఆ ఊళ్ళు ఏదన్నా సునామీలతో మునిగిపోతే మళ్ళీ నీళ్ళు వచ్చేసి అక్కడ ఏదో ఒకటి అటు ఇటు ఇటు అటు ఈ భూమండలము ఇంకా గ్రహరాశులు అన్నీ కూడా ఆయన సృష్టించినవే. కనుక మనకంటూ ఏదీ లేదు అనుకుంటూ ఉన్నాం అసలు. కనుక విరోధి నిరసనము అక్కడ ఖరాదుల వృధే ఒకటే కాదు, విరోధులు వ్యక్తులుగా కాదు, ఇక్కడ గుణములు మనకున్నటువంటి అడ్డం వచ్చే గుణం ఏంటంటే ఇది నాది అనేది. మనకు అందరికీ ఆ విరోధి అదే, నేను స్వతంత్రుడను, ఇది నాది, నా వాళ్ళు ఇలా అనుకునేది విరోధి. దానిని నా మహా అనుకుంటావా, నా కాదు అని తెలియచేయటం ఇక్కడ నుంచి ఆరంభమవుతూ ఉన్నదట. ఇక ఇంకా కూడా వాత్సల్యాది గుణములు కిష్కింధాకాండలోను, దివ్యమంగళ విగ్రహ వైశిష్ట్యము సుందరకాండలోను, ఇంకా పూర్తి శరణాగతి విషయం యుద్ధకాండలో విభీషణుడు రావటంతో అక్కడ కనపడుతూ ఉంటుంది. క్రమక్రమంగా ఇవి ఇలా నడుస్తూ ఉంటాయి అని ఇక్కడ ఆయన తెలియచేశారు. కొంత మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట, ద్వయమంత్రము యొక్క వివరణము ఈ గ్రంథము అని. ఇది ఒక్క వైష్ణవుల్లో ఉన్నటువంటి విషయం, ఇది విశేష విషయం. మిగిలిన వాళ్ళందరూ ఏదో కథలు కథలుగా చరిత్రలు అనేక రకాలుగా చెప్పుకుంటారు, సరే వారిని ఎవరు కాదనల్చిన అవసరమేం లేదు. ఇది గోవిందరాజీయము యొక్క ప్రత్యేకత. ఈ గోవిందరాజీయం అన్నది రామానుజీయ మత విశిష్టత. దానిలో వాడు ఈయన కూడా, ఇంకా ముందున అమ్మాళ్ళవారు, ఆయన తిరువాయుమలి, రామాయణం ఒకటే. అసలు కర్త వాల్మీకి, ఆయన నుంచి ఆరంభమైంది. మరి భర్త రాముడు, లోకభర్త. ఈ విషయాలు వివరణలు కొంచెము గుర్తు పెట్టుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.